కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజో బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 6వ అధ్యాయము. సర్వం సచ్చిదానందం నాణ్యం ప్రభోహ సర్వం సచ్చిన్మయం విద్ధి సర్వం సచ్చిన్మయం తతం సచ్చిదానందమద్వైతం సచ్చిదానందమద్వయం 1.01 బుభోహ ఉవాచ సర్వం సత్ చిత్ మయం విద్ధి సర్వం సత్ చిత్ మయం తతం సత్ చిత్ ఆనందం అద్వైతం సత్ చిత్ ఆనందం అవ్యయం. శ్రీ నిదాఘుడు ఈ ఎదురుగా ఘనీభూతమై కనిపిస్తున్న శబ్ద స్పర్శ రూప నిరస గంధ సమన్వితమై అనేక సంఘటనలు సంబంధములు సుఖదుహకములతో కూడిన జగద్దృశ్యము యొక్క వాస్తవ స్వరూపము ఏమిటి? ఎక్కడి నుండి ఇది జనించి ఇక్కడ సిద్ధిస్తోంది? శ్రీ రఘుమహర్షి, ఓ ప్రియ నిదాఘముని, ఇదంతా కూడా స్వస్వరూపాత్మ స్వభావముగు సత్ ఉనికి చిత్ ఎరుక చేతనిండి తన్మయము అయి ఉన్నది. ఈ సర్వము సచ్చిత్ ఆనంద అద్వైత అవ్యయము చేతనే విస్తరించినదై ఉన్నది. సచ్చిదానందమాత్రం హి సచ్చిదానందమన్యకం. సచ్చిదానందరూపోహం సచ్చిదానందమేవఖం 2.02 సచ్చిదానందమాత్రం హి సచ్చిదానందం అన్యకం. సచ్చిదానందరూపోహం సచ్చిదానందమేవఖం. ఇదంతా నీ యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపమే అనుభూతి. నీ స్వస్వరూపమునకు ద్వితీయము కానట్టిది అద్వితీయము. అన్యమైనదంతా అవ్యయమగు నీ సత్ చిత్ ఆనందమే. దృష్టాంతము, ఒకడు తెలుగు అక్షరములతో కథ రాస్తే అక్షరములు తరుగుతాయా పెరుగుతాయా? లేదు కదా. అక్షరములు అవ్యయము కదా. అట్లాగే నేను నీవు కూడా అవ్యయమగు ఆత్మాకాశ స్వరూపులమే. వారు వీరు అందరము సర్వదా సచ్చిదానంద రూపులము. సచ్చిదానందమేవ త్వం సచ్చిదానందకోస్మ్యహం. మనోబుద్ధిరహంకారచిత్త సంఘాతకామి 3.03 సచ్చిదానందమేవ త్వం సచ్చిదానం కోస్మి అహం. మనోబుద్ధి అహంకార చిత్త సంఘాతకాహీయమి. నీవు శరీరము కాదు, అంతరంగము కాదు, అభిప్రాయములు భావములు కాదు. ఆ వాటన్నిటికంటే ముందే ఉన్న సచ్చిత్ ఆనందమాత్రుడవు. నీకు అన్యమైనదంతా ఏమిటంటావా? అదంతా కూడా నీ యొక్క సర్వదా సచ్చిత్ ఆనందమాత్రమే. నేను, ఈ భూత చిత్త చిదాకాశములు నీ యొక్క సచ్చిదానందమే. అహం అహంకారము చిత్తము ఆ చిత్తమునకు లభిస్తున్న విషయ పరంపరల సంఘాతము మనస్సు మనోసంఘాతములు. ఇవేవి సచ్చిత్ ఆనందమునకు వేరు కాదు. నత్వం నాహం న చాన్యద్వా సర్వం బ్రహ్మైవ కేవలం. నవాక్యం న పదం వేదం నాక్షరం న జడం క్వచిత్ 4.04 నత్వం నాహం న చ అన్యం వా సర్వం బ్రహ్మైవ కేవలం. నవాక్యం న పదం వేదం నాక్షరం న జడం క్వచిత్. సచ్చిదానందమే బ్రహ్మము. ఇదంతా బ్రహ్మమే. అట్టి బ్రహ్మమునకు వేరుగా నీవు లేవు, నేను లేను, లోకపాలకులు లేరు, మరెవ్వరూ లేరు. వాక్యము ఆ వాక్యములోని పదజాలము కర్తకర్మక్రియలు వేదము తెలియబడేదంతా అక్షరము మార్పులేనిది జడము తాను కదలిక మరకరిచే కదలించబడేది. ఇవన్నీ సచ్చిత్ ఆనందస్వరూపమగు బ్రహ్మమునకు ఏమాత్రము వేరు కాదు. స్వప్నములో కనిపించిన ఒక మూల ఉన్న గృహములోని ఒకనొక గది కూడా స్వప్నద్రష్ట యొక్క ఊహాచైతన్య విశేషమే అయిన తీరుగా ఇదంతా ఏర్పడినదగుచున్నది. న మధ్యం నాది నాంతం వా న సత్యం న నిబంధజం. నా దోహఖం నా సుఖం భావం నా మాయా ప్రకృతిస్తథా 5:05 నా మధ్యం నా ఆది నా అంతం వా. నా సత్యం నా నిబంధనం నా దోహఖం నా సుఖం భావం నా మాయా ప్రకృతియః తథా. నీ యొక్క నా యొక్క కేవలీ స్వరూపమగు సచ్చిత్ ఆనంద పరబ్రహ్మమునకు వేరే మొదలు లేదు, మధ్య లేదు, శివ్వర ఏదీ లేదు. బ్రహ్మమునకు వేరే మరొక సత్యము లేదు, నిబంధనము లేదు, సుఖదోహక భావాలు లేవు, మాయలేదు, ప్రకృతి లేదు. నా దేహం నా ముఖం ఘ్రాణం నా జిహ్వా నా చతాలుని నా దంతోష్ఠో లలాటం చ నిశ్వాసోచ్ఛ్వాస ఏవచ 6:06 నా దేహం నా ముఖం ఘ్రాణం నా జిహ్వా నా చతాలుని నా దంతోష్ఠో లలాటం చ నిశ్వాస ఉచ్ఛ్వాస ఏవచ సత్ చిత్ ఆనందమగు బ్రహ్మము లేక పరతత్వమునకు వేరే దేహము లేదు, ముఖము లేదు, తాలువు దౌడ లేదు, చెవులు దంతములు లలాటము ఫోర్ఫెస్ లేవు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వేరే లేవు. నా స్వేదమస్థి మాంసం చ నా రక్తం నా చ మూత్రకం నా దూరం నాంతికం నాంగం నోదరం నా కరీటకం 7:07 నా స్వేదం అస్థి మాంసం చ నా రక్తం నా చ మూత్రకం నా దూరం నా అంతికం నాంగం నా ఉదరం నా కిరీటకం. స్వేదము చెమట అస్థులు బొమికలు మాంసము రక్తము దగ్గర దూరములు అంగములు పొట్ట కరీటకము నుదురు ఏవీ బ్రహ్మము నుండి వేరు కాదు. నా హస్తపాదచరణం నా శాస్త్రం నా చ శాసనం నా వేత్త వేదనం వేద్యం నా జాగ్రత్ స్వప్న సుప్తయ 8:08 నా హస్తపాదచలనం నా శాస్త్రం నా చ శాసనం నా వేత్త వేదనం వేద్యం నా జాగ్రత్ స్వప్న సుప్తయ చేతులు కాళ్ళు వాటి కదలికలు శాస్త్రములు శాసనములు తెలిసినవాడు తెలుసుకొనటము తెలియబడినది జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఇవన్నీ కూడా బ్రహ్మమునకు వేరైనవి కావు. తుర్యాతీతం నా మే కించిత్ సర్వం సచ్చిన్మయం తతం నాధ్యాత్మికం నాధిభూతం నాధిదైవం నా మాయికం 9:09 తుర్యాతీతం నా మే కించిత్ సర్వం సచ్చిన్మయం తతం నా ఆధ్యాత్మికం నా అధిభూతం నా అధిదైవం నా మాయికం నా ధ్యానం యోగ సంసిద్ధ్యః నా బ్రహ్మ క్షత్ర వైశ్యకం. 13 నా పక్షి నా ముగో నా అంగి నా లోభో మోహ ఏవచ నా మదో నా చ మాత్సర్యం కామక్రోధాదేహ తథా. ధ్యాస ధ్యానము యోగము యోగచితి యోగ సంసిద్ధి బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు పక్షులు ముగములు వస్త్రము లోభము మోహము అంతా బ్రహ్మమే. మదము మాత్సర్యము కామక్రోధములు అరిషట్ వర్గము ఇవన్నీ బ్రహ్మమునకు వేరుకానివే ఉన్నాయి. నా స్త్రీశూద్రబిడాలాది భక్ష్యభోజ్యాదికం చయత్ నా ప్రౌఢహీనో నాస్తిక్యం నా వార్తావసరోతి 14. నా లౌకికో నా లోకో వా నా వ్యాపారో నా మూఢత నా భోక్త భోజనం భోజ్యం నా పాత్రం పానపేకం 15. నా స్త్రీ శూద్ర బిడాలాది భక్ష్య భోజ్యాదికంచయ్యత్ నా ప్రౌఢహీనో నాస్తిక్యం నా వార్త అవసరో అస్తిహి 15. నా లౌకికో అలౌకికో వా నా వ్యాపారో నా మూఢత నా భోక్త భోజనం భోజ్యం నా మాతామానమేకం. స్త్రీలు శూద్రులు పిల్లి మేక భక్ష్యములు భోజ్యములు లేహ్యములు నపుంసకులు నాస్తికులు వార్తలు అవసరములు ఇవేమీ లేవు, బ్రహ్మము మాత్రమే ఉన్నది. బ్రహ్మమునకు అవేమీ వేరు కాదు. లౌకిక లోక సంబంధమైన వ్యాపారములుగాని అలౌకిక క్రియాకార్యక్రమములుగాని మూఢత్వముగాని భోక్త కోన్స్యూమర్ భోజనము కోన్స్యూమిన్ భోజ్యము బీయింగ్ కన్స్యూమ్డ్ ప్రమాత ప్రమాణము ప్రమేయములుగాని న శత్రుమిత్రపుత్రాదిర్న మాతాన పితా స్వస న జన్మన మూతిర్వృద్ధిర్న దేహోహమితి భ్రమ పదహారు పదహారు న శత్రుమిత్రపుత్రాది న మాతాన పితా స్వస న జన్మన మూత్యః వృద్ధ్యః న దేహోహం ఇతి భ్రమ శత్రుమిత్రులు పుత్రులు తల్లిదండ్రులు తోబుట్టువులుగాని జన్మమృత్యువులు హానివృద్ధులు దేహమే నేను అనుభావనలుగాని ఇవేవి బ్రహ్మమునకు అన్యము కాదు. న శూన్యం నాపి చాశూన్యం నాంతకరణ్ సంశ్రుతి న రాత్రిర్న దివానక్తం న బ్రహ్మ న హర్యః శివః పదిహేడు పదిహేడు న శూన్యం నాపి చాశూన్యం న అంతఃకరణ సంశ్రుత్యః న రాత్ర్యః న దివానక్తం న బ్రహ్మ న హర్యః శివః శూన్య అశూన్యములుగాని మనస్సు బుద్ధిచిత్తమహంకారము ఆనబడే అంతఃకరణముగాని రాత్రిపగలర్ధరాత్రులుగాని బ్రహ్మహర్షవులివన్నీ లేవు. బ్రహ్మమే ఇవన్నీ అయి ఉన్నాయి. బ్రహ్మమునకు వేరుగా చూస్తే అవేవీ లేవు. న వారపక్షమాసాది వత్సరం న చంచలం న బ్రహ్మలోకో వైకుంఠో న కైలాసో న చాన్యకః పద్దెనిమిది పద్దెనిమిది న వారపక్షమాసాది వత్సరం న చంచలం న బ్రహ్మలోకో వైకుంఠో న కైలాసో న చాన్యతః ఏడు వారములు శుక్ల కృష్ణపక్షములు ద్వాదశ పన్నెండు నెలలు ఋతువులు సంవత్సరములు చంచలమగు కాలగతి ఈ రోజులు ఆ రోజులు ఇవన్నీ బ్రహ్మమే. బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము తదితర లోకములు అవన్నీ కూడా బ్రహ్మమునకు వేరుగా లేవు. న స్వర్గో న చ దేవేంద్రో నాగ్నిలోకో న చాగ్నికః న యమో యమలోకో వా న లోకా లోకపాలకాః పందొమ్మిది పందొమ్మిది న స్వర్గోం న చ దేవేంద్రో న అగ్నిలోకో న చాగ్నికః న యమో యమలోకో వా అన్యలోకా లోకపాలకాః దివ్యమగు సువర్లోకము అద్దాని అధినేతాగు దేవేంద్రుడు అగ్నిలోకము ఆ అగ్ని లోకాధిపతియగు అగ్నిదేవుడు యమలోకము అద్దానికి అధిపతియగు యమభగవానుడు తదితర లోకములు వాటివాటి అధిపతులు అంతా కూడా బ్రహ్మమునకు వేరుగా లేరు. బ్రహ్మమునకు వేరు కాదు, బ్రహ్మమే అయి ఉన్నారు. న భూద్భువస్వస్త్రైలోక్యం న పాతాళం న భూతలం నా విద్యా న చ విద్యా చ న మాయా ప్రకృతిర్జడ ఇరవే ఇరవే న భూద్భువస్వః త్రైలోక్యం న పాతాళం న చ భూతలం నా విద్యా న చ విద్యా చ న మాయా ప్రకృతయః జడ భూభువస్వర్లోకములు తదితర ఊర్ధ్వమధో పాతాళము మొదలైన లోకములు భూతలము ఆయా లోకపాలకులు అవిద్య విద్య మాయ ప్రకృతి జడము చేతనము ఇవన్నీ బ్రహ్మము కంటే వేరుగా లేవు, వేరు కావు, బ్రహ్మమే అయి ఉన్నాయి. న స్థిరం క్షణికం నాశం న గతిర్న చధావనం న ధ్యాతవ్యం న మే ధ్యానం న మంత్రో న జపః క్వచిత్ ఇరవే ఒక్క ఇరవే ఒక్క న స్థిరం క్షణికం నాశం న గతియః న చధావనం న ధ్యాతవ్యం న మే స్నానం న మంత్రో న జపః క్వచిత్. స్థిరమై ఉండేవి క్షణికమై ఉండేవి కొంతకాలము ఉండి నశించునవి గతి నిర్గతి ధావనము నిర్మలముగా చేయు విధి విధానములు. ధ్యానింపవలసినది స్నానము మంత్రము జపము అన్నీ బ్రహ్మమునకు ద్వితీయమై లేవు, బ్రహ్మమే అయి ఉన్నాయి. న పదార్థా న పూజార్హం నాభిషేకో న చార్చనం న పుష్పం న ఫలం పత్రం గంధపుష్పాదిధౌపకం. 22 న పదార్థం న పూజార్థం న అభిషేకం న చార్చనం న పుష్పం న ఫలం పత్రం గంధపుష్పాది ధూపకం. ఇక్కడ కనిపించే పదార్థములు, పూజాద్రవ్యములు, అభిషేకము, అర్చనము, పుష్పము, ఫలము, ఆకులు, గంధపుష్పములు, ధూపము. న స్తోత్రం న నమస్కారో న ప్రదక్షిణమణవపి న ప్రార్థనా పృథద్భావో న హవిర్నాగ్నివందనం. 23 న స్తోత్రం న నమస్కారో న ప్రదక్షిణం అన్వపి న ప్రార్థనా పృథద్భావో న హవ్యః న నివేదనం. స్తోత్రము, నమస్కారము, ప్రదక్షిణము ఇవన్నీ అనువంత కూడా బ్రహ్మమునకు వేరు కావు. అనేక నామరూపాలతో దైవమును ప్రార్థించటము, యజ్ఞములో సమర్పించే హవిస్సు, ఇంకా అనేక ఆయా నివేదనలు. న హోమో న చ కర్మాణి న దుర్వాక్యం సుభాషణం. న గాయత్రీ న వా సంధిర్న మనస్యం న దోహస్థితిః. 24 న హోమో న చ కర్మాణి న దుర్వాక్యం సుభాషణం. న గాయత్రీ న వా సంధ్యః న మనస్యం న దుస్థితిః. హోమకర్మలు, తదితర వివిధ కర్మలు ఇవన్నీ బ్రహ్మమే కాని వేరు కాదు. బాధించే దుర్వాక్యములు, సంతోషము కలిగించే సుసంభాషణములు, గాయత్రి మంత్రము, సంధ్యావందనము, మానసిక స్థితిగతులు, దుస్థితులు ఇవన్నీ ఆత్మకు అనన్యమే కాని అన్యము కానే కావు. న దురాస న దుష్టాత్మ న చాండాలో న పౌల్కసః. న దోహసహం దురాలాపం న కిరాతో న కైతవం. 25 న దురాస న దుష్టాత్మ న చండాలో న పౌల్కసః న దుస్సహం దురాలాపం న కిరాతో న కైతవం. గొప్ప దురాసాపరుడు, దుష్టమైన ఆలోచనలు గల దుష్టాత్ముడు, చండాలుడు, పౌల్కసుడు, దాసికి యజమానికి జనించినవాడు, దుస్సాహసములు, ఇతరుల గురించి దూషణగా, అచ్చెడ్డగా మాట్లాడటము ఇవన్నీ కూడా బ్రహ్మమునకు అభిన్నమేగాని భిన్నము కాదు. న పక్షపాతం న పక్షం వా న విభూషణ తస్కరో న చ దంభో దాంభికో వా న హీనో నాధికో నరః. 26 న పక్షపాతం పక్షం వా న విభూషణ తస్కరో న చ దంభో దాంభికో వా న హీనో న అధికో నరః. పక్షపాత బుద్ధి, ఒక పక్షంలో ఉండి రెండవ పక్షమును తిట్టిపోయటము, అలంకారములుగా కలిగి ఉన్న వస్తువులు, ఆభరణములు, దొంగతనములు చేయువాడు, లేని గొప్పలు చెప్పుకొనటమనే దంభము, దాంభికము, నరులలో హీనులు, అధికులు ఇవన్నీ బ్రహ్మమే కాని ఏమాత్రము వేరు కాదు. నైకం ద్వయం త్రయం తుర్యం న మహత్వం న చాల్పత న పూర్ణం న పరిచ్ఛిన్నం న కాశీ న వ్రతం తపః. 27 న ఏకం ద్వయం త్రయం తుర్యం న మహత్వం న చాల్పత న పూర్ణం న పరిచ్ఛిన్నం న కాశీ న కృతం తపః. ఏ ఒక్కటో, ఏకము అయి ఉండటము, రెండుగా అయి ఉండటము, ద్వంద్వము, మూడు అయి ఉండటము, నాలుగు అయి ఉండటము, పూర్ణమైనది, పరిచ్ఛిన్నమైనది, కాశీ వంటి పుణ్యక్షేత్రములు, నిర్వర్తించి ఉన్న కర్మలు, తపస్సు ఇవన్నీ కూడా ఆత్మయే. ఆత్మకు వేరు కావు. ఆత్మయే బ్రహ్మము, సచ్చిదానందమే. న గోత్రం న కులం సూత్రం న విభుత్వం న శూన్యత న స్త్రీ న యోషిన్నో వృద్ధ న కన్యా న వితంతుత. 28 న గోత్రం న కులం సూత్రం న విభుత్వం న శూన్యత న స్త్రీ న వయోషిన్నో వృద్ధ న కన్యా న వితంతుత. కులగోత్రములు, వాటివాటికి సంబంధించిన జీవన సూత్రములు, ఆయా సందర్భములకు జనులకు నియామకుడై ఉండటము, నిండుగా ఉండటము, నిర్విషిత్వము లేక శూన్యత్వము. స్త్రీలు వయస్సులో ఉన్నవారు, వృద్ధులు, కన్యలు, భర్త చనిపోయినట్టి వితంతువులు అంతా బ్రహ్మమేమే. బ్రహ్మమునకు వేరు కాదు. నా సూతకం నా జాతం వా నాంతర్ముఖ సువిభ్రమ, నా మహావాక్యమైక్యం వా నాణిమాది విభూతయ. 29 నా సూతకం నా జాతం వా నా అంతర్ముఖ సువిభ్రమః, నా మహావాక్యం ఐక్యం వా నా అణిమాది విభూతయః. సూతకము మైల జననము మరణము అంతర్ముఖత్వము సంవిభ్రమములు మహావాక్యములు పరమాత్మతో ఐక్యమవటము. అణిమ గరిమ లఘిమ ఈసిత్వ ప్రాకామ్య ఇచ్ఛ వసిత్వ మొదలైన విభూతులు అంతా బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరే లేవు. సర్వచైతన్యమాతృత్వాత్ సర్వదోష సదానహి, సర్వం సన్మాత్రరూపత్వాత్ సచ్చిదానందమాత్రకం. 30 సర్వం చైతన్యమాతృత్వాత్ సర్వదోష సదానహి, సర్వం సన్మాత్రరూపత్వాత్ సచ్చిత్ ఆనందమాత్రకం. సర్వము చైతన్యమాత్రమే అయి ఉండటము చేత ఎక్కడా ఏవీ దోషములు కావు. సర్వము సత్ మాత్రముచే తయారైనవే కాబట్టి సచ్చిత్ ఆనందమే. కొన్ని బంగారు ఆభరణములలో ఆభరణమైతే నాకు నచ్చదు అన్నంత మాత్రాన బంగారమునకు లోటు ఏముంటుంది. బ్రహ్మైవ సర్వం నాణ్యోస్తి తదహం తదహం తథ తదేవాహం తదేవాహం బ్రహ్మైవాహం సనాతనం. 31 బ్రహ్మైవ సర్వం నాణ్యోస్తి తత్ అహం తత్ అహం తథా తదేవాహం తదేవాహం బహ్మేవహం సనాతనం. సర్వము బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరే ఏదీ ఎక్కడా లేదు. కాబట్టి నేను బ్రహ్మమునకు వేరెట్లా అవుతాను? బ్రహ్మమునే. ఈ విధంగా నేనెప్పుడు బ్రహ్మమే. ఆ తద్బ్రహ్మమే నేను, అదియే నేను. సర్వజన్మకర్మలకు జగత్తులకు మునుముందే ఉండి ఉంటున్నదైనట్టి బ్రహ్మమును. అందుకే సనాతన బ్రహ్మము అని పిలువబడుచున్నాను. బ్రహ్మేవాహం నా సంసారీ, బ్రహ్మేవాహం నా మే మనః, బ్రహ్మేవాహం నా మే బుద్ధిర్బ్రహ్మేవాహం నా చేంద్రియః. 32 బ్రహ్మేవాహం నా దేహోహం, బ్రహ్మేవాహం నా గోచరః, బ్రహ్మేవాహం న జీవోహం, బ్రహ్మేవాహం న భేదభూహ. 33 బ్రహ్మేవాహం సదా. 32 బ్రహ్మేవాహం న సంసారి, బ్రహ్మేవాహం న మే మనః, బ్రహ్మేవాహం న మే బుద్ధ్యః, బ్రహ్మేవాహం న చ ఇంద్రియం. 33 బ్రహ్మేవాహం న దేహోహం, బ్రహ్మేవాహం న గోచరః, బ్రహ్మేవాహం న జీవోహం, బ్రహ్మేవాహం న చేదభూహ నా అచేతభూహ. నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మమునే. నేను సదాశివ బ్రహ్మమును, సంసారిని కాదు, దృశ్యబద్ధుడను కాదు. ఆలోచన నా నుండి బ్రయల్వెడలుతోంది, నేను ఆలోచన కాదు కాబట్టి మనస్సును కాదు, బ్రహ్మమునే. తెలివి నా నుండి బ్రయల్వెడలే ఒక స్ఫూర్తి, అంతేగాని నేను తెలివిని కాదు, అనగా బుద్ధిని కాదు. నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు నేను ఉపయోగించు నా స్ఫూర్తి రూపములగు అపకరణములు, అంతేగాని నేను ఇంద్రియములు కాదు, సదాశివబ్రహ్మమునే. ఈ భౌతిక దేహము నాచే ఉత్తేజింపజేయబడుచున్న కదల్చబడుచున్న ఒక వస్తువు. ఈ దేహము నేను కాదు, సర్వదా బ్రహ్మమును. కళ్లకు గోచరమయ్యేదేది నేను కాదు, ఇదంతా నాయందు నా కల్పన. అందుచేత నేను ఎల్లప్పుడూ బ్రహ్మమే. నేను బ్రహ్మమును, అంతేగాని దేహముచే కదల్చబడు అచేతనుడను కాదు, జీవుడను కాదు. బ్రహ్మేవాహం జడో నాహమహం బ్రహ్మ న మే మూర్త్యః. బ్రహ్మేవాహం న చ ప్రాణో బ్రహ్మేవాహం పరాత్పరః. 34. బ్రహ్మేవాహం జడో నాహం అహం బ్రహ్మ న మే మూర్త్యః. బ్రహ్మేవాహం న చ ప్రాణో బ్రహ్మేవాహం పరాత్పరః. అచేతనమగు జడమును కాదు, సర్వము సచేతనముగా చేయుచున్న బ్రహ్మమే నేను. సృష్టి అంతా భావన కల్పన, నేనో భావన కల్పనలకు కర్తను. అందుచేత నేనే బ్రహ్మదేవుని, సృష్టికల్పన కళాకారుడను. నా స్వప్నంలో నేను సృష్టించటం లేదా, కనుక బ్రహ్మను నేనే. మార్పులకు కారణము బ్రహ్మముగా నేనే, కాబట్టి మృత్యువును కూడా నేనే. ప్రాణములు స్వతహగా జడము, నేను ప్రాణములు కదల్చుచున్న చైతన్య బ్రహ్మమును, కనుక ప్రాణములు నేను కాదు ప్రాణేశ్వరుడను. ఇదం బ్రహ్మ పరం బ్రహ్మ సత్యం బ్రహ్మ ప్రభుర్హి సహ కాలో బ్రహ్మ కళా బ్రహ్మ సుఖం బ్రహ్మ స్వయం ప్రభం. 35. ఇదం బ్రహ్మ పరం బ్రహ్మ సత్యం బ్రహ్మ ప్రభుర్హి సహ కాలో బ్రహ్మ కళా బ్రహ్మ సుఖం బ్రహ్మ స్వయం ప్రభం. జగత్తుగా ఉన్నది బ్రహ్మము, దీనికి సాక్షిగా ఉండి పరముగా ఉన్నట్టిది బ్రహ్మమే. సత్యము యం సత్ బ్రహ్మము, ఈ సర్వమునకు అధికారి ప్రభువు బ్రహ్మమే. కాలము బ్రహ్మమే, కల్పన కూడా బ్రహ్మమే, సుఖము బ్రహ్మమే. నేనే బ్రహ్మమును, బ్రహ్మము అయినట్టి నన్ను వేరెవరో భావింపజేయటము లేదు. బ్రహ్మముగా నేనే సర్వమును భావిస్తున్నాను. ఏకం బ్రహ్మద్వయం బ్రహ్మ మోహో బ్రహ్మ సమాధికం దోషో బ్రహ్మగుణో బ్రహ్మ దమః శాంతం విభుః ప్రభుః. 36. ఏకం బ్రహ్మ ద్వయం బ్రహ్మ మోహో బ్రహ్మ సమాధికం దోషో బ్రహ్మ గుణో బ్రహ్మ దమః శాంతం విభుః ప్రభుః. ఏకముగా ఉన్నది బ్రహ్మమే, ద్వయము పరమాత్మ జీవాత్మలు గా ఉన్నది బ్రహ్మమే, మోహము బ్రహ్మమే. ఆ మోహము శమింపజేయు విధి విధానములు ప్రక్రియలు బ్రహ్మమే, దోషము బ్రహ్మమే, గుణములు బ్రహ్మమే, దోషగుణములు బ్రహ్మమే, అంతరింద్రియములు బ్రహ్మమే, అంతరింద్రియ నిగ్రహము బ్రహ్మమే, అప్పుడు లభిస్తున్న శాంతి బ్రహ్మమే. ఇదంతా ఎవ్వరి విభూతియో ఆ విభూ బ్రహ్మమే. దీనికంతటికీ యజమాని పాలించువాడు ప్రభువు కూడా బ్రహ్మమే. లోకో బ్రహ్మగురు బ్రహ్మ శిష్యో బ్రహ్మ సదాశివః. పూర్వం బ్రహ్మ పరం బ్రహ్మ శుద్ధం బ్రహ్మ శుభాశుభం. 37. లోకో బ్రహ్మ గురు బ్రహ్మ శిష్యో బ్రహ్మ సదాశివః. పూర్వం బ్రహ్మ పరం బ్రహ్మ శుద్ధం బ్రహ్మ శుభాశుభం. ఈ లోకమంతా బ్రహ్మమే. దీనినంతటినీ బ్రహ్మముగా నిర్వచించి సుస్పష్టీకరిస్తున్న బ్రహ్మానుభావుడగు గురువు బ్రహ్మమే. గురు ప్రవచనములను భక్తి జ్ఞాన వైరాగ్యములతో వినుచున్న శిష్యుడు బ్రహ్మమే. వినకముందు, వినుచున్నప్పుడు, వినిన తరువాత ఆ గురు శిష్యులిద్దరూ సదా శివబ్రహ్మస్వరూపులే. పూర్వము పాస్ట్ బ్రహ్మమే, ముందు ముందు ఇన్ ఫ్యూచర్ ఉండబోవునది బ్రహ్మమే. పూర్వపరములు లేనట్టి శుద్ధము బ్రహ్మమే, శుభము అశుభము కూడా బ్రహ్మమే. జీవ ఏవ సదా బ్రహ్మ సచ్చిదానందమస్మ్యహం. సర్వం బ్రహ్మమయం ప్రోక్తం సర్వం బ్రహ్మమయం జగత్ 38. జీవ ఏవ సదా బ్రహ్మ సచ్చిదానందమస్మి అహం. సర్వం బ్రహ్మమయం ప్రోక్తం సర్వం బ్రహ్మమయం జగత్. ఈ జీవుడు త్రికాలములలోనూ త్రిదశలలోనూ ఎరుగకరుగుచూ ఎరిగిన తరువాత కూడా బ్రహ్మమే. నీకు ఇదంతా చెప్పుచూ ఉన్న నేను సదా శివబ్రహ్మమునే. నీవు బ్రహ్మమే. ఇదంతా నేను ఇట్లా ఇప్పుడు నిర్ణయించి చెప్పటములేదు. వేదుపనిషత్తులు సత్యదశులు వారందరిచే అంతా బ్రహ్మమయము అని చెప్పబడుచూనే ఉన్నది. మట్టి బొమ్మలో అంతా మట్టియే అను విధంగా ఆ జగత్తు సర్వము బ్రహ్మమయమే. స్వయం బ్రహ్మన సందేహ స్వస్మాదన్యన్న కించన సర్వమాత్మైవ శుద్ధాత్మ సర్వం చిన్మాత్రమద్వయం 39. నిత్య నిర్మలరూపాత్మ హ్యాత్మనోన్యన్న కించన అణుమాత్రల సద్రూపమణుమాత్రమిదం జగత్ 40. 39. స్వయం బ్రహ్మన సందేహ స్వస్మాత్ అన్యత్ న కించన సర్వం ఆత్మైవ శుద్ధాత్మ సర్వం చిన్మాత్రమద్వయం అణుమాత్రం ఇదం జగత్ 40. నిత్య నిర్మల రూపాత్మా హి ఆత్మనో అన్యత్ న కించన అణుమాత్ర లసత్ రూపం అణుమాత్రం ఇదం జగత్. నీవునే నా తడితడి వారు వీరు. మనమంతా స్వయముగా బ్రహ్మము అయున్నాము. మనము బ్రహ్మము అగుటకు మరొక్కటేది రావలసిన పొందవలసిన పని లేదు, చేయవలసినది లేదు. ఇందులో సందేహమే లేదు. స్వస్వరూపమునకు అన్యమై ఎక్కడా ఏది లేదు. ఓ శుద్ధాత్మ, ఇదంతా నీ ఆత్మేనయ్యా. సర్వము అద్వైమగు చిన్మాత్రమే. అణుమాత్ర జగత్తు ఆత్మ నిత్య నిర్మల రూపమై ఉన్నది. ఆత్మకు అన్యమై ఎక్కడా ఏది కించిత్ కూడా లేదు. అట్టి అనంతాత్మ ప్రకాశములోని అణుమాత్ర విభాగంలో ఈ సమస్త దృశ్య జగత్తు పరమాణుమాత్ర పరిమాణంగా వెలివిరుస్తోంది. అణుమాత్రం శరీరం వా హేణుమాత్రమ సత్యకం, అణుమాత్రమ చింత్యం వా హేణుమాత్రకం 41. బ్రహ్మైవ సర్వం చిన్మాత్రం బ్రహ్మమాత్రం జగత్రయం ఆనందం పరమానందమన్యత్ కించిన్న కించన 42. 41. అణుమాత్రం శరీరం వాహి అణుమాత్రం అసత్యకం, అణుమాత్రం అచింత్యం వా చింత్యం వాహి అణుమాత్రకం. నా పరబ్రహ్మము అనబడు అనంత చిదానందములో ఒకనొక చిత్ అణువు శరీరత్వము. కల్పన సత్యము అనేవి కూడా అణుమాత్రమే. అచింత్యమైనదంతా ఆత్మాకాశమునందు అణుమాత్రమే. చింత్యమైనది కూడా అనంతాత్మేందు అణుమాత్రమే. బ్రహ్మైవాహం న సందేహ. 42. బ్రహ్మైవ సర్వం చిన్మాత్రం బ్రహ్మమాత్రం జగత్రయం ఆనందం పరమానందం అన్యత్ కించిత్ న కించన బ్రహ్మైవాహం సందేహమే లేదు. నీలోని నాలోని జీవులందరిలో ఎరుగుచున్నది ఏ ఎరుగబడినదిగా అయి ప్రభవిస్తోంది. ఆ రెండింటి ఏకత్వమే చిన్మాత్రము. చిన్మాత్రమంతా కూడా బ్రహ్మమే. భూహువర్ సువర్ మత్య అపాతాళ ఆకాశ దివ్య త్రిలోకములు బ్రహ్మమే. సమస్తము కూడా ఆనందపరమానంద స్వరూపమగు కేవలాత్మా సంప్రదర్శనమే. ఆత్మకు అన్యమనున్నదే లేదు. చైతన్యమాత్రమోంకారం బ్రహ్మైవ సకలం స్వయం అహమేవ జగత్సర్వమహమేవ పరం పదం 43. 43. చైతన్యమాత్రం ఓంకారం బ్రహ్మైన సకలం స్వయం అహమేవ జగత్సర్వం అహమేవ పరం పదం. ఓంకారము చైతన్య బ్రహ్మమాత్రమే. ఈ సకలము స్వయముగా బ్రహ్మమే. నేను స్వయముగా బ్రహ్మమునే. కనుక నేనే సర్వజగత్తును, నేనే ఈ జగత్తుకు ఆవలగల పరమపదమును కూడా. అహమేవ గుణాతీత అహమేవ పరాత్పరః అహమేవ పరం బ్రహ్మ అహమేవ గురోర్గురుః 44 అహమేవ గుణాతీత అహమేవ పరాత్పరః అహమేవ పరం బ్రహ్మ అహమేవ గురోర్గురుః. నేను గుణములకు ఉత్పత్తి స్థానమగుటచేత నేనే గుణాతీతుడను. ఈ ఇహమునకు ఆవల దీనికి సాక్షిగా ఉన్న పరము దాట్ బియాండ్ ద ప్రెజెంట్ ను కూడా నేనే. కేవల సాక్షినే యుండుటచేత పరాత్పరుడను. నేనే పరబ్రహ్మమును. గురువు శిష్యులకు ఆత్మయే విషయము సబ్జెక్ట్ కనుక నేనే ఆత్మను అయి ఉండటము చేత నేనే గురోర్గురువును. అహమేవాఖిలాధార అహమేవ సుఖాత్సుఖం ఆత్మనోన్యజ్జగన్నాస్తి ఆత్మనోన్యత్సుఖం నచ 45 అహమేవ అఖిలాధార అహమేవ సుఖాత్సుఖం ఆత్మనో అన్యత్ జగత్ నాస్తి ఆత్మనో అన్యత్ సుఖం చన. ఈ కనబడే దృశ్యాంతర్గత లోకములన్నిటికీ ఆధారముగా ఉన్నది ఆత్మయే. ఆత్మయే నేను కాబట్టి నేనే ఆధారము. అంతేకాదు, నేను సుఖమునకే సుఖస్వరూపమయ్యున్నాను. ఆత్మయే స్వయముగా సుఖస్వరూపం. ఇంకా ఆత్మకు వేరైన సుఖముతో పనేముంది? ఆత్మనోన్యగతిర్నాస్తి సర్వమాత్మమయం జగత్. ఆత్మనోన్యన్నహి క్వాపి ఆత్మనోన్యతృణం నహి 46 ఆత్మనో అన్యా ఆగత్యః నాస్తి సర్వం ఆత్మమయం జగత్. ఆత్మనో అన్యత్ నహి క్వాపి ఆత్మనో అన్యతృణం నహి. ఆత్మనగు నేను ఆత్మకు వేరైనట్టి మరింకెక్కడికి వచ్చియుండలేదు. నేను ఎక్కడికి వచ్చియున్నానో అదంతా ఆత్మయే. ఎందుకంటే ఈ సర్వజగత్తు మమాత్మమయమే కనుక. ఆత్మకు వేరే ఎక్కడా ఏదీ లేదు కాబట్టి ఆత్మకు వేరుగా ఒక గడ్డిపరకంతటిది కూడా ఏదీ ఎక్కడా లేకుండటం చేత ఆత్మనోన్యత్తుషం నాస్తి సర్వమాత్మమయం జగత్. బ్రహ్మమాత్రమిదం సర్వం బ్రహ్మమాత్రమసన్నహి 47 ఆత్మనో అన్యత్తుషత్ నాస్తి సర్వం ఆత్మమయం జగత్. బ్రహ్మమాత్రం ఇదం సర్వం బ్రహ్మమాత్రం అసత్ నహి. ఆత్మకు అన్యమై వేరే ఒక ఉకపాయ వడ్లగింజపై పోర అంత కూడా ఏదీ లేదు. ఈ సమస్తము ఈ దృశ్యమంతా కూడా బ్రహ్మమాత్రమే. బ్రహ్మము సర్వదా సత్యే కాబట్టి ఇదంతా అసత్ అన వీలు లేదు కూడా. ఆత్మకు వేరుగా ఏదీ లేదు కాబట్టి అసత్తు అనునదే లేదు. బ్రహ్మమాత్రం శృతం సర్వం స్వయం బ్రహ్మైవ కేవలం. బ్రహ్మమాత్రం వృతం సర్వం బ్రహ్మమాత్రం రసం సుఖం 48 బ్రహ్మమాత్రం శృతం సర్వం స్వయం బ్రహ్మైవ కేవలం. బ్రహ్మమాత్రం వృతం సర్వం బ్రహ్మమాత్రం రసం సుఖం. వినబడుచున్నదంతా బ్రహ్మమే. వినుచున్నట్టి నీవు కూడా కేవలము బ్రహ్మమువే. మామిడి పండులో మామిడి రసము వలె ఇదంతా బ్రహ్మమాత్రముచే బ్రహ్మమగు నీచే ఆవృతమయ్యున్నది. రసము రససుఖము బ్రహ్మమే. బ్రహ్మము యొక్క మధురరసానుభూతియే ఈ దృశ్యజగత్తు అనబడు ప్రదర్శనమంతా కూడా. బ్రహ్మమాత్రం చిదాకాశం సచ్చిదానందమవ్యయం. బ్రహ్మణోన్యతరన్నాస్తి బ్రహ్మణోన్యజ్జగన్నచ 49 బ్రహ్మమాత్రం చిదాకాశం సచ్చిదానందమవ్యయం. బ్రహ్మణో అన్యతరత్ నాస్తి బ్రహ్మణో అన్యత్ జగత్ నచ. చిదాకాశము ద జోన్ ఆఫ్ అవేర్నెస్ ఓర్ నరింద్ సచ్చిదానందము అవ్యయము అగు బ్రహ్మము యొక్క స్వరూపమే ఇదంతా. బ్రహ్మమునకు వేరేగాని దాటివేసి కాని ఎక్కడా ఏదీ లేదు. వేరుగా జగత్తు మొదలుగా ఏదీ ఉండజాలదు. ఈ సిద్ధాంతానుసారము బ్రహ్మమునకు వేరే జగత్తు లేదు. నేను లేను, నీవు లేవు, మనమంతా కూడా అఖండాత్మానంద స్వరూపులమే. బ్రహ్మణోన్యదః నాస్తి బ్రహ్మణోన్యత్ఫలం నహి, బ్రహ్మణోన్యతృణం నాస్తి బ్రహ్మణోన్యత్పదం నహి. యాభే యాభే బ్రహ్మణో అన్యత్ అహం నాస్తి, బ్రహ్మణో అన్యత్ ఫలం నహి, బ్రహ్మణో అన్యత్ తృణత్ నాస్తి, బ్రహ్మణో అన్యత్ పదం నహి. బ్రహ్మమునకు వేరుగా అహం నేను అనునది లేదు. బ్రహ్మమునకు వేరుగా కర్మ ఫలములు లేవు. బ్రహ్మమునకు వేరుగా గడ్డి పరక కూడా లేదు. బ్రహ్మమునకు వేరుగా ఇంద్రపదము బ్రహ్మపదము విష్ణుపదము మొదలైనవి లేవు. సమస్తము సర్వదా పరబ్రహ్మమే అయి ఉండగా ఇక ఊర్ధ్వలోకాలకు వెళ్లవలసిన పనేమి? బ్రహ్మణోన్యద్గురున్నాస్తి బ్రహ్మణోన్యమసద్వపు, బ్రహ్మణోన్యన్న చాహంతాత్వత్తేదంతే నహి క్వచిత్. యాభే ఒక్క యాభే ఒక్క బ్రహ్మణో అన్యో గురుహ నాస్తి, బ్రహ్మణో అన్యత్ అసత్వపుహ, బ్రహ్మణో అన్యత్ న చాహంత త్వత్త ఇదంతే నహి క్వచిత్. బ్రహ్మమునకు వేరుగా గురువు లేడు. బ్రహ్మమునకు వేరుగా ఏదైనా ఉన్నదనిపిస్తే ఆ అనిపించేది అసత్ మాత్రమే అని చెప్పబడుతోంది. బ్రహ్మమునకు వేరే నాకు చెందినదంటూ ఏదీ లేదు. నీకు చెందినదీ లేదు, మరొకరికి చెందినదీ లేదు, ఇదంతా ఏదీ లేదు, కొంచెము కూడా లేదు. సమస్తము సర్వదా బ్రహ్మమునకు అనన్యము. స్వయం బ్రహ్మాత్మకం విద్ధి స్వస్మాదన్యన్న కించన యత్కించిద్దృశ్యతే లోకే యత్కించిద్భాష్యతే జనేహాత్. యాభై రెండు యత్కించిద్భుజ్యతే క్వాపి తత్సర్వమసదేవహి. కర్తృభేదం క్రియాభేదం గుణభేదం రసాదికం. యాభై మూడు లింగభేదమిదం సర్వమసదేవ సదా సుఖం. బ్రహ్మమునకు వేరుగా చూస్తే అంతా అసత్ ఏవ హి కేవలం. యాభై రెండు స్వయం బ్రహ్మాత్మకం విద్ధి స్వస్మాత్ అన్యత్ న కించన యత్ కించిత్ దృశ్యతే లోకే యత్ కించిత్ భాష్యతే జనేహ. యాభై మూడు యత్ కించిత్ భుజ్యతే క్వాపి తత్సర్వం అసత్ ఏవ హి కర్తృభేదం క్రియాభేదం గుణభేదం రసాదికం. యాభై నాలుగు లింగభేదం ఇదం సర్వం అసదేవ సదా సుఖం. అన్యమైనది అసత్తే. స్వయముగా నాకు ఉన్నదంతా బ్రహ్మాత్మకమే అని గ్రహించి ఉండుము. స్వస్వరూపమునకు అన్యంగా ఏదీ లేదని కూడా తెలిసియే ఉండుము. ఏ కొంచెము లోకములో కనిపించినా, ఏది జనులతో చెప్పుకోబడుచున్నా, ఏదేది జనులచే భుజించబడుచున్నా కూడా తా బ్రహ్మమునకు వేరుచేసి చూస్తే అదంతా అసత్తే. బ్రహ్మము సదా సమస్వరూపమై సర్వుల యందు సమముగా వేంచేసినదే ఉన్నది. ఇక ఇక్కడి కర్తృత్వభేదము క్రియాభేదములు గుణభేదములు రసానుభవముల అల్పాధికములు లింగభేదము జెండర్ డిఫరెన్సేస్ అసత్తుయే, స్వతహగా లేవు, బ్రహ్మమే అయున్నాయి. కాలభేదం దేశభేదం వస్తుభేదం జయాజయం. యాభై నాలుగు యద్యద్భేదం చ తత్సర్వమసదేవ హి కేవలం. కాలభేదం దేశభేదం వస్తుభేదం జయాజయం. యాభై ఐదు యత్యద్భేదం చ తత్సర్వం అసత్ ఏవ హి కేవలం. ఇదివరకు ఇప్పుడు ఇక ముందు అనబడే కాలభేదము ఈ ప్రదేశము ఆ ప్రదేశము అనబడే దేశభేదములు వస్తుభేదములు జయ అపజయములువన్నీ కూడా కథలోని కలలోని సంఘటనల వలె సత్మాత్రమే. అసదంతకరణ కంసదేవేంద్రియాదికం. యాభై ఐదు అసత్ప్రాణాదికం సర్వం సంఘాతమసదాత్మకం. అసత్యం పంచుకో సఖ్యమసత్యం పంచ దేవతాః 56. అసత్ అంతఃకరణకం, అసత్ ఏవ ఇంద్రియాదికం. 56. అసత్ ప్రాణాదికం సర్వం. సంఘాతం అసదాత్మకం. అసత్యం పంచుకో సఖ్యం, అసత్యం పంచదేవతాః. మనోబుద్ధిచిత్తహంకారాలను బడే అంతఃకరణములు అసత్తే. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, ప్రాణాధికమైనవి అన్నీ, ఇష్టంగా అనిపించేవన్నీ, వాటిలో ఏర్పడే సంఘాతము, అసోసియేషన్, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనబడే పంచకోశములు, భూదేవత, వాయుదేవత, జలదేవత, అగ్నిదేవత, ఆకాశదేవత అనబడే పంచదేవతలు కూడా అసత్తే. ఆత్మమాత్రమే సత్తు. అసత్యం షడ్వికారాది అసత్యమరివర్గకం. అసత్యం షడ్రుతుశ్చైవ అసత్యం షడ్రసస్తథా 57. 57. అసత్యం షట్ 6 వికారాది. అసత్యం అరివర్గకం. అసత్యం షట్ ఋతుశ్చైవ. అసత్యం షట్ రసః తథా. షట్ 6 వికారాలు అసత్యమే, అనగా పుట్టుక వృద్ధి ప్రవృద్ధి అపక్షయము అక్షయము వినాశనము అననవన్నీ కూడా అసత్తే. అట్లాగే కామక్రోధలోభమోహ మద మాత్సర్యములు అనే అరిషట్ 6 శత్రువుల వర్గము, అదేవిధంగా వసంత గ్రీష్మ వర్ష హేమంత శశిర శరతృతువులు షట్ 6 రుచులు ఇవన్నీ అసత్యమే. సచ్చిదానందమాత్రోహమనుత్పన్నమిదం జగత్. ఆత్మేవాహం పరం సత్యం నాన్యాః సంసారదృష్టేః 58. 58. సచ్చిత్ ఆనందమాత్రోహం అనుత్పన్నం ఇదం జగత్. ఆత్మేవాహం చిదానందో నాన్యాః సంసారదృష్టేః. ఓ నిదాఘ మహాత్మ, నేను దృశ్యమును కాదు, దేహమును కాదు, అంతరంగము కాదు, మునిని కాదు, మహర్షిని మొదలైనవి కాను, కేవలము సచ్చితానంద మాత్రుడను. మరి నేను పొందుతూ ఉన్న ఈ జగత్ విషయం ఏమంటావా? స్వప్నములో కనిపించిన రెండస్తుల మేడవలె ఇది మొదలే ఉత్పన్నము కాలేదు. నేను చిదానందమగు ఆత్మయే. దీపం వెలుగుచున్న చోట చీకటి ఉండజాలని విధంగా ఆత్మకు అన్యమగు సంసారదృష్టులకు చోటెక్కడిది? ఉండజాలదు. సత్యమానందరూపోహం చిద్ఘనానంద విగ్రహ. అహమేవ పరానంద అహమేవ పరాత్పరః 59. జ్ఞానకారమిదం సర్వం జ్ఞానానందోహమద్వయ. సర్వప్రకాశరూపోహం సర్వాభావస్వరూపకం 60. 59. సత్యమానందరూపోహం చిద్ఘనానంద విగ్రహ. జ్ఞానకారం ఇదం సర్వం జ్ఞానానందోహం అద్వయః. అహమేవ పరానందియః అహమేవ పరాత్పరః 60. సర్వప్రకాశరూపోహం సర్వాభావస్వరూపకః. సత్యము సత్ ఆనందము స్వరూపముగా కలిగి ఉన్నవాడను, ఘనీభూతమగు ఏరుకయే నా విగ్రహస్వరుము. ఇక ఈ జగత్తు నా యొక్క జ్ఞానస్వరూపము, నా యొక్క ఎరుకయే జగత్ రూపమై ఎరుగబడుచున్నదిగాగుచున్నది. అద్వయముగు జ్ఞానానందుడను, తెలియబడేదంతా నా జ్ఞానానందస్వరూపమే. నేనే పరానందుడను, పరాత్పరుడను. ఏది ఏ రీతిగా తెలియబడుచున్నదో అది అట్లు ప్రకాశింపజేస్తూ ఉన్నది, సర్వభావములు ప్రదర్శిస్తూ ఉన్నట్టిది. ఇదంతా నా స్వరూపమే. అహమేవ సదా భామిత్యేవం రూపం కుతోప్యసత్. త్వమిత్యేవం పరం బ్రహ్మ చిన్మయానందరూపవాన్ 61. 61. అహమేవ సదా భామి ఇత్యేవం రూపం కుతోపి అసత్. త్వం ఇత్యేవం పరం బ్రహ్మ చిన్మయానందరూపవాన్ సూర్యుడు సదా ప్రకాశించుచూ సర్వజగత్ వస్తువులను ప్రకాశింపజేయుచున్న విధంగా నేను సర్వజగత్ విశేషాలను భాసింపజేస్తున్న స్వయం భాసకుడను. సర్వనామరూపాత్మకమైన విశేషాలన్నీ నా సద్భాసము వెలుగు చే భాసించుచుండగా అసత్తు ఎట్లా అవుతాయి? అంతా నా సత్స్వరూపమే కాబట్టి అసత్ అనునదే లేదు. నాచే భాసింపబడుచున్న నీవు కూడా సర్వదా పరబ్రహ్మస్వరూపుడవే, చిన్మయానంద రూపుడవు అయి ఉన్నావు. నీవు నా సత్సర్వరూపము, నేను నీ సత్స్వరూపమును, జగత్ మన సత్స్వరూపమే. ఇక అసత్ ఎక్కడిది? చిదాకారం చిదాకాశం చిదేవ పరమం సుఖం, ఆత్మేవాహం సన్నాహం కూటస్థోహం గురుహ పరహ. 62 చిదాకారం చిదాకాశం చిదేవ పరమం సుఖం ఆత్మైవాహం అసత్నాహం కూటస్థోహం గురుహ పరహ. ఓ నిదాఘమునీంద్ర, ఈ భూతచిత్తాకాశములు వాస్తవ సుఖరూపమైనవి కావు. నా యొక్క చిదాకాశరూపమగు చిదాకార చిత్ రూపమే పరమ సుఖరూపము. నేను ఆత్మస్వరూపుడనే, అసత్స్వరూపుడను కాను. సర్వమునకు కేంద్రీకృత బిందు స్థానమును, కూటస్థుడను, పరస్వరూపుడను, మహోత్కృష్ట వస్తువు అగుటచేత గురువును, లఘువును కాను. సచ్చిదానందమాత్రోహమనుత్పన్నమిదం జగత్. కాలో నాస్తి జగన్నాస్తి మాయా ప్రకృతిరేవన. 63 సచ్చిదానంద మాత్రోహం అనుత్పన్నం ఇదం జగత్. కాలో నాస్తి జగత్ నాస్తి మాయా ప్రకృతిరేవన, కేవల సచ్చిత్మాత్ర రూపుడను. ఈ జగత్తు అనబడేది స్వప్నంలో బండరాయిలాగా, కుందేటి కొమ్ము వలె, కల్పితమగు కథలో అందమైన స్త్రీ వలె మొదలే ఉత్పన్నము కాలేదు. కాలము లేదు, జగత్తు లేదు, మాయలేదు, ప్రకృతి కూడా లేనట్టిదే. అహమేవ హర్యః సాక్షాదహమేవ సదాశివః. శుద్ధచైతన్యభావోహం శుద్ధసత్వానుభావన. 64 అహమేవ హర్యః సాక్షాత్ అహమేవ సదాశివః. శుద్ధచైతన్యభావోహం శుద్ధసత్వానుభావనః. కేవలాత్మానందస్వరూపముచే నేనే సాక్షాత్ లోకరక్షకుడగు హరిణి, నేనే సదాశివస్వరూపుడను. శుద్ధచైతన్య కేవల భావించు భావస్వరూపుడను, శుద్ధసత్వమును భావన చేయుచున్నట్టివాడను, అనుభావన చేయువాడను. అద్వయానందమాత్రోహం చిద్ఘనికరసోస్మ్యహం. సర్వం బ్రహ్మైవ సతతం సర్వం బ్రహ్మైవ కేవలం. 65 అద్వయానందమాత్రోహం చిద్ఘనేకరసోస్మ్యహం. సర్వం బ్రహ్మైవ సతతం సర్వం బ్రహ్మైవ కేవలం. ద్వితీయమనునదే లేనట్టివాడనగుటచే అద్వయానందమాత్రుడను, చిద్ఘన రసస్వరూపుడను, కేవల బ్రాహ్మీ స్వరూపుడును. ఈ సర్వము ఎల్లప్పుడూ బ్రహ్మమే, కేవలము బ్రహ్మము మాత్రమే, మరింకేమీ కాదు. అన్యమైనది అననది ఏమైనా ఉంటే బ్రహ్మము లేక ఆత్మ అనన్యము అఖండము ఎట్లా అవుతుంది? సర్వం బ్రహ్మైవ సతతం సర్వం బ్రహ్మైవ చేతనం. సర్వాంతర్యామరుపోహం సర్వసాక్షిత్వలక్షణ. 66 సర్వం బ్రహ్మైవ సతతం సర్వం బ్రహ్మైవ చేతనం సర్వాంతర్యామీ రూపోహగ్ సర్వసాక్షిత్వలక్షణ. సర్వము సర్వదా సతతము శివబ్రహ్మమే. సర్వచేతనములు కదలికలు బ్రహ్మమే. కనుక నేను సర్వదా బ్రహ్మమును, అందుచేత సర్వుల యొక్క అంతర్యామి స్వరూపుడను. సర్వజీవులలోని కేవల సాక్షిత్వము అనునది నా యొక్క స్వభావసిద్ధ లక్షణము అయి ఉన్నది. పరమాత్మ పరం జ్యోతిః పరం ధామ పరాగత్యః. సర్వవేదాంతసారోహం సర్వశాస్త్ర సునిశ్చిత 67. పరమాత్మ పరం జ్యోతిః పరం ధామ పరాగత్యః సర్వవేదాంతసారోహం సర్వశాస్త్ర సునిశ్చితః. పరమాత్మ అనబడేది నా సహజ స్వభావసిద్ధరూపము. సర్వజీవాత్మలు నాయందు జ్యోతులుగా వెలుగొందుచున్న పరంజ్యోతి స్వరూపుడను. ఒకే అగ్ని వేలాది దీపములలో వెలుగొందుచు ఏకస్వరూపమయ్యున్న తీరుగా సర్వమునకు ఆవల ఏకస్వరూపుడనే ఉండగా సర్వము వెలుగొందుచున్నది. సర్వవేదాంత సిద్ధాంత సారస్వరూపుడను. నా యొక్క సహజ వాస్తవ స్వరూపమే నేను. సర్వశాస్త్రములు ఏ కేవలి సహజస్వస్వరమును సునిశ్చయించి ప్రకటిస్తున్నాయో అది నేనే. అది నేనే, అదే నేను. యోగానంద స్వరూపోహం ముఖ్యానందమహోదయ. సర్వజ్ఞాన ప్రకాశోస్మి ముఖ్య విజ్ఞాన విగ్రహ 68. యోగానంద స్వరూపోహం ముఖ్యానంద మహోదయ. సర్వజ్ఞాన ప్రకాశోస్మి ముఖ్య విజ్ఞాన విగ్రహ. సర్వము యొక్క ఏకత్వముగా అగు యోగ ఆనంద స్వరూపుడను. సర్వ ఆనందములకు పరాకాష్ఠను. ప్రాముఖ్యము ప్రముఖము అగు ఆనందము స్వరూపముగా కలవాడను. సర్వజ్ఞానములను ప్రకాశింపజేయువాడను. సర్వజ్ఞానముల ప్రకాశమంతా నాదే. జ్ఞానములకు పరాకాష్ఠయ్యగు ఆత్మజ్ఞాన పరమార్థస్వరూపుడను. ముఖ్యజ్ఞాన విగ్రహుడను. తుర్యాతుర్య ప్రకాశోస్మి తుర్యాతుర్యాదివర్జిత. చిదక్ష్రోన్ సత్యోహం వాసుదవోజరరోమరః 69. తుర్యాతుర్య ప్రకాశోస్మి తుర్యాతుర్యాదివర్జితః. చిత్ అక్షరోహం సత్యోహం వాసుదేవో అజరో అమరః. తుర్యముగా జాగ్రత్ స్వప్న సుషుప్తులలో సంచరించువాడిగా జాగ్రత్ స్వప్న సుషుప్తులను నా యొక్క ప్రకాశము ఎన్లైటన్మెంట్ గా కలవాడను. అయితే తుర్య అతుర్యములు నాకు లేవు. అక్షరమగు ఏండ్లేస్ చిత్ స్వరూపుడను, సత్యస్వరూపుడను. సర్వజీవులేందు సర్వదా వేంచేసి ఉన్నవాడిని కాబట్టి వాసుదేవుడను. జరామరణములకు సంబంధించిన వాడినే కాను, అవి నాకు సంబంధించినవి కావు. నేను వాటికి సంబంధించి లేను. అహం బ్రహ్మ చిదాకాశం నిత్యం బ్రహ్మ నిరంజనం శుద్ధం బుద్ధం సదాముక్తమనమకమరూపకం 70. అహం బ్రహ్మ చిదాకాశం నిత్యం బ్రహ్మ నిరంజనం శుద్ధం బుద్ధం సదా ముక్తం అనాత్మకం అరూపకం చిదాకాశ పరంబ్రహ్మ స్వరూపుడను. నిత్యుడను బ్రహ్మమును దోషము లేవి స్పృశించజాలనివాడను. శుద్ధుడను కేవల బుద్ధి మాత్రుడను. పరస్వరూపుడనగు నేను దేనిచేతను బంధింపబడువాడను కాను. అనాత్మను ప్రదర్శించువాడను కూడా నేనే. రూపరహితుడను సర్వరూపములు నావే. సచ్చిదానందరూపోహమన్ పన్నమిదం జగత్ సత్యాసత్యం జగన్నాస్తి సంకల్పకలనాదికం 71. నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం అనంతమవ్యయం శాంతమేకరూపమనామయం 72. 71. సచ్చిదానంద రూపోహగ్ అనుత్పన్నం ఇదం జగత్ సత్యాసత్యం జగత్ నాస్తి సంకల్పకలనాదికం 72. నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం అనంతం అవ్యయం శాంతం ఏకరూపం అనామయం సచ్చిత్ ఆనందరూపుడనగు నా సమక్షంలో జగత్తు అననది ఉత్పన్నమే అయి ఉండలేదు. మరి ఈ జగత్తు సంకల్పములచే నిర్మితము, అందుచేత ఈ జగత్తు సత్యము కాదు, అసత్యము కాదు. నేనే స్వయముగా సర్వదా కేవలమగు నిత్యానందమయ పరబ్రహ్మమును, అనంతుడను, అవ్యయుడను, పరమశాంతుడను, ఏకరూపుడను, జగద్దృశ్యరహితుడను, పరిమితములు లేనివాడను, మత్తోన్యదస్తి చేన్మిథ్యా యథా మరుమరీచిక. వంధ్యాకుమారవచనే భీతిశ్చేదస్తి కించన 73. మత్తో అన్యత్ జగత్ నాస్తి. 73. మత్తో అన్యత్ అస్తి చేత్ మిథ్యా యథా మరుమరీచిక. వంధ్యాకుమారవచనే భీతిశ్చేత్ అస్తి కించన, నాకు వేరుగా జగత్తు లేదు. నాకు వేరైనది ఎక్కడైనా ఏదైనా ఉంటే అది ఎండమావులలో కనబడు త్రాగునీరు వంటిది. గొడ్రాలి కుమారుడు చెప్పుమాటలు విని ఎవ్వరికైనా భయము వేస్తూ ఉండటము అనేది సత్యమా? సత్యమైతే జగత్తు కించిత్గానైనా ఉన్నట్లు ససశృంగేణ నాగేంద్రో మూతశ్చేజ్జగత్స్తి తత్ ముగతృష్ణాజలం పీత్వా తృప్శ్చేదస్త్విదం జగత్. 74. శశశృంగేణ నాగేంద్రో ముతశ్చేత్ జగదస్తి తత్ ముగతృష్ణ జలం పీత్వా తృప్తశ్చేత్ అస్తి ఇదం జగత్. నాకు వేరుగా జగత్తు లేనిదే జగత్ నాస్తి. ఈ జగత్తు స్వతహగా లేదు. ఏది ఎట్లు కల్పన చేస్తే అది అట్లే అనుభవమవుతోంది, కనుక కల్పన కారణంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒక కుందేలు తన రెండు కొమ్ములతో పెద్ద నాగుపామును చంపింది అననది నిజమైతే అప్పుడు మాత్రమే జగత్తు వాస్తవంగా ఉన్నట్లు. ఒకాయనకు పిచ్చపిచ్చగా దాహం వేస్తూ ఉండగా ముగతృష్ణలో జలం త్రాగి ఆ దాహం కాస్తా తీర్చుకున్నాడు, తృప్తి పొందాడు అననది వాస్తవమైతే అప్పుడు జగత్తు వాస్తవమే. నరశృంగేణ నష్టశ్చేత్చిదస్త్విదమేవ హి గంధర్వనగరే సత్యే జగద్భవతి సర్వదా. 75. నరశృంగేణ నష్టశ్చేత్ కశ్చిత్ అస్తి ఇదమేవ హి గంధర్వనగరే సత్యే జగద్భవతి సర్వదా. ఒక నరుడు తన యొక్క రెండు కొమ్ములు కారణంగా చాలా నష్టము పొందాడు అనేది సత్యమైతే ఈ జగత్తు సత్యమే. మనోకల్పన రూపమగు అ సిటీ క్రియేటెడ్ అండ్ సొన్ బై అ మాజిసియన్ అను గంధర్వనగరము నిజంగానే ఉండి ఉంటే ఈ జగత్తు ఉన్నట్లే మరి. గగనే నీలిమాసత్యే జగత్సత్యం భవిష్యతి, సుప్తికారజతం సత్యం భూషణం చే జగద్భవేత్. 76. 76. గగనే నీలిమాసత్వేత్ జగత్ సత్యం భవిష్యతి, సుప్తికా రజతం సత్యం భూషణం చేత్ జగత్ భవేత్. ఆకాశం నీలంగా కనబడటానికి కారణం ఎవ్వరో ఆకాశంలో నీలపు రంగు పొడి చల్లారు, ఇది సత్యమేనా? ఇది నిజమైతే జగత్తు సత్యము అనునది కూడా సత్యమే. ఒక గొప్ప పెద్ద మనిషి ముత్యపు చిప్పలు ఏరి తీసుకువచ్చి వాటిలో లభించిన వెండితో వాళ్ల ఆవిడకు మట్టెలు చిరుగజ్జలు చేయించాడు అనునది సాధ్యమే అయితే ఈ జగత్తు యొక్క ఉనికి సాధ్యము. రజ్జుసర్పేణ దష్టశ్చేనరో భవతు సంస్కృత్యః జాతరూపేణ బాణేన జ్వాలాగ్నౌ నాసితే జగత్. 77. 77. రజ్జు సర్పేణ దష్టశ్చేత్ నరో భవతు సంస్కృత్యః జాతరూపేణ బాణేన జ్వాలాగ్నౌ నాసితే జగత్. ఒక తెలివి గలవాడు త్రోవలో పోతూ పోతూ ఒక త్రాడును చూచి పాము అని భ్రమించాడు. అంతే, ఆ పాము కాస్తా అతనిని కరిచింది, లబోదిబోమంటున్నాడు. ఇది ఇట్లా అని ఒప్పుకుంటే సంసారము అననది కూడా ఉన్నట్లు ఒప్పుకోవచ్చు. ఒకచోట ఒక ఇల్లు తగులబడుతోంది. ఒకనకడు తన మనస్సుతో బాణము సంధించి వదిలాడు. అగ్ని ఆరి మరల ఇల్లు యథాతథంగా కనబడుతోంది. ఇది నిజమా? నిజమైతే జగత్తుండినట్లు, లేదా లేనట్లు? వింధ్యాటవ్యాం పాయసా నమస్తి చే జగద్భవః. రంభస్తంభేన కాష్ఠేన పాకసిద్ధౌ జగద్భవేత్. 78 78 వింధ్యాటవ్యాం పాయససాన్నం అస్తి చేత్ జగత్ ఉద్భవః. రంభస్తంభేన కాష్ఠేన పాకే సిద్ధే జగత్ భవేత్. వింధ్య పర్వతముపై గల అడవిలో ఒకచోట పాయసము, పాలు, సగ్గుబియ్యముతో చేసే తీపి వంటకముతో నిండియున్న తటాకము జనించింది. పాయసము తెచ్చుకొందాము రండి అనేది నిజమైతే ఈ జగత్తు జనించటం నిజమే. అరటి బోదే, అరటి కాండము ను వంట చెరకుగా ఉపయోగించి ఆయన వంట చేస్తున్నాడు. ను మనం పోయి తినివద్దాం రండి అనే మాట నిజంగా సిద్ధిస్తే ఈ జగత్తు సిద్ధించినట్లు. సద్యః కుమారికరుపయః పాకే సిద్ధే జగద్భవేత్. చిత్రస్థదిపైస్తమసో నాశ్చేదస్త్విదం జగత్. 79 సద్యః కుమారికా రూపయః పాకే సిద్ధే జగత్ భవేత్. చిత్రస్థదీపయః తమసో నాశ్చేత్ అస్తిదం అస్త్విదం జగత్. ఒకావిడ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ఒక కుమార్తెను కన్నది. అప్పుడే పుట్టిన ఆ పాపాయి కుమారి అయి వంట ఇంటిలో దండిగా వంటలు చేస్తోంది. అన్నీ సిద్ధం అవుచున్నాయి. పోయి తిందాము రండి. ఇది నిజమైతే జగత్తు నిజమే. ఒకాయన చిత్తు కాగితంపై ఒక దీపపు బొమ్మను కలముతో చిత్రలేఖనం చేశాడు. అది చీకటిని పొగుడుతోంది. ఇది నిజమా? జగత్తు అంతే. మాసాత్పూర్వం మృతో మర్త్యో హ్యాగతశ్చే జగద్భవేత్. తక్రం క్షీరస్వరూపం చేత్క్వచిన్నిత్యం జగద్భవేత్. 80 మాసాత్పూర్వం మృతో మర్త్యో హి ఆగతశ్చేత్ భవేత్ జగత్. తక్రం క్షీరస్వరూపం చేత్ క్వచిత్ నిత్యం జగత్ భవేత్. ఈ ఊరిలో ఒక ఆయన నెల రోజుల క్రితం చనిపోయాడు. ఆయన మనందరినీ పలకరించటానికి ఇప్పుడు వచ్చాడట. పదండి, కాసేపు అతనితో మాట్లాడి వద్దాం అనేది వాస్తవమా? జగత్తు అంతే వాస్తవం. ఒక గొప్పావిడ పెరుగును మజ్జిగగా చిలికింది. అవన్నీ పాలుగా అయ్యాయి. ఇది నిజంగా జరిగితే ఈ జగత్తు అననిత్యమై ఉండగలదు. గోస్తనద్భవం క్షీరం పునరారోపణే జగత్. భూరజోబ్ధవ సముత్పన్నే జగద్భవతు సర్వదా. 81 గోస్తనాత్ ఉద్భవం క్షీరం పునః ఆరోపణే జగత్. భూరజో అబ్ధవ సముత్పన్నం జగద్భవతు సర్వదా. ఒకాయన ఆవు పొదుగుల నుండి చెంబు నిండా పాలు పిండాడట. ఇక పాలు ఇంటికి తీసుకుపోదామని అనుకుంటూ ఉండగా ఆ పాలన్నీ పైకి లేచి తిరిగి ఆవు పొదుగులోకి పోయాయి అనునది ఆరోపించగలిగితే ఈ జగత్తు ఉన్నదని ఆరోపించవచ్చునేమో. ఒకాయన ఒక మట్టి గడ్డను 2 చేతులతో పొడిచేశాడు. అతడు చూస్తూ ఉండగానే ఆ మట్టి పొడిలోని ఒక రజను నుండి గొప్ప మహాసముద్రం పుట్టి ఊరిని ముంచివేసింది అనునది జరిగితే ఈ జగత్తు ఎల్లప్పుడూ ఉన్నట్లు, లేదా స్వతహగా లేనట్లు. కూర్మరోమ్న గజే బద్ధే జగదస్తు మదోత్కటే. నాలస్తతంతున మేరుశ్చాలితశ్చే జగద్భవేత్. 82 కూర్మరోమాణ గజే బద్ధే జగదస్తు మదోత్కటే నాళస్థ తంతునా మేరుహ. చాలితశ్చేత్ జగత్ భవేత్. ఒక తాబేలు నెమ్మదిగా కదులుతూ వెళ్తోంది. ఈలోగా ఏం జరిగింది? ఒక మదించిన ఏనుగు అరకలు వేస్తూ వస్తోంది. తాబేలుకు భలే కోపం వచ్చింది. అరే, నాకు ఎదురుగా నువ్వు వస్తావా అంటూ ఆ తాబేలు తన వెంట్రుకలతో ఆ పెద్ద మదించిన మదపుటేనుగును కట్టిపడేసింది. ఇది సత్యమే అయితే జగత్తు సత్యమే. ఒక పెద్దాయన తామరతుడులోని సన్నని దారములను భుజముపై తగిలించుకొని వెళ్లి మేరుపర్వతాన్ని ఆ దారములతో కట్టి అటూ ఇటూ ఊపుతున్నాడు, రండి చూద్దాము. ఇది నిజమనుకుంటే జగత్తు ఉన్నట్లు అనుకోవచ్చు. తరంగమాలయ సింధుర్బదశ్చేదస్త్విదం జగత్, అగ్నిరుధ్చేజ్వలనం జగద్భవతు సర్వదా. 83 తరంగమాలయ సింధుః బద్ధశ్చేత్ అస్తి ఇదం జగత్, అగ్నేః అధశ్చేత్ జ్వలనం జగద్భవతు సర్వదా. ఇంకొక మహానుభావుడు సముద్రంలోని తరంగాలను ఒక మాలగా చుట్టి ఆ సముద్రాన్నే కట్టివేశాడు అంటే మనం ఒప్పుకుంటే అప్పుడు జగత్తు ఉన్నట్లు ఒప్పుకోవచ్చు. అగ్నిజ్వాలలు పైకి కాకుండా క్రిందికి జ్వలిస్తూ ఉంటే జగత్తు సర్వదా ఉన్నట్లు. జ్వాలవహ్నేహ శీతలశ్చేదస్తిరూపమిదం జగత్, జ్వాలాగ్నిమండలే పద్మవృద్ధిశ్చే జగత్స్త్విదం. 84 జ్వాలవహ్నేహ శీతలశ్చేత్ అస్థి రూపం ఇదం జగత్, జ్వాలాగ్నిమండలే పద్మవృద్ధిశ్చేత్ జగత్ అస్థి ఇదం. అగ్నిజ్వాలలు ఎంత చల్లగా ఉన్నాయో అనునది నిజమైతే ఈ జగత్తుకు రూపము ఉన్నట్లు, లేదా జగత్తు లేదు, ఒక రూపము లేదు. ఒకచోట గొప్ప అగ్నిజ్వాలలతో మండలముగా జన్ సర్కల్ గా మండుతోంది. అందులోంచి ఒక పద్మము పుట్టి ఇప్పుడిప్పుడే వికసిస్తోంది. అట్లా జరిగితే అప్పుడి జగత్తు ఉన్నట్లు. మహచ్చయలేంద్రనీలం వా సంభవచ్చేదిదం జగత్, మేరురాగత్య పద్మాక్షే స్థితశ్చేదస్త్విదం జగత్. 85 మహత్శైల ఇంద్రనీలం వా సంభవశ్చేత్ ఇదం జగత్, మేరుహ ఆగత్య పద్మాక్షే పద్మకుక్షే స్థితశ్చేత్ అస్తి ఇదం జగత్. ఒకచోట ఒకాయన చెరువు నుండి నీళ్లు తెచ్చి ఒక కడవ పోట్ లో పోశాడు. అప్పుడు ఆ కడవలోంచి ఒక పెద్ద ఇంద్రనీల పర్వతము పుట్టుకొచ్చింది. ఇది నిజమా? నిజమైతే ఈ జగత్తు అనబడేది సంభవించినట్లు. ఒకరోజు ఏమైందో తెలుసా? మేరుపర్వతం మొత్తంగా కదలి వస్తూ ఉన్నది. త్రోవలో ఒక తటాకము ఉన్నది. ఆ తటాకములో ఒక పద్మము ఉన్నది. మేరు పర్వతము ఆ పద్మములో దూరి ఒదిగి ఉన్నది. ఇది సాధ్యం అయితే ఈ జగత్తు ఉండి ఉండటం సాధ్యం. నిగిరే చేద్భృంగసునుర్మేరుం చలవదస్త్విదం, మసికేన హతే సింహే జగత్ సత్యం తదాస్తుతే. 86 నిగిరే చేద్భృంగసునః మేరుహ చలవత్ అస్తి ఇదం, మసికేన హతే సింహే జగత్ సత్యం తదాస్తుతే. తుమ్మెద ఘుంకారమే చేయదు. మేరు పర్వతము కదలి ఎగిరిగంతులు వేస్తోంది. ఒక దోమ సింహమును చంపింది. ఈ జగత్తు ఉండి ఉండటము అనేది అటువంటి నిజము మాత్రమే. పైవి జరిగితేనే జగత్తు సత్యమైనదైనట్లు. అనుకోటర విస్తీర్ణే త్రైలోక్యం చే జగద్భవేత్, తృణానలశ్చ నిత్యశ్చే క్షణికం తజ్జగద్భవేత్. 87 అనుకోటర విస్తీర్ణే త్రైలోక్యం చేత్ జగత్ భవేత్, తృణ అనలశ్చ నిత్యశ్చేత్ క్షణికం తత్ జగత్ భవేత్. ఒక గోడకు అతి చిన్నదైన అణువంత పరిమాణము గల రంధ్రమున్నది. అటువంటి అనుప్రమాణమైన స్థలంలో ఈ భూమి, గ్రహాలు, నక్షత్ర మండలాలు, దివ్యలోకాలు, పాతాళలోకాలు మొదలైన వాటితో కూడిన త్రిలోకాలు ఎందుకో మరి ఇరుక్కున్నాయి. ఇది అవుననుకుంటే ఈ జగత్తు ఉన్నది అవగలదు. ఒక గడ్డి పరకను అగ్ని అంటుకున్నది. అది ఒక 100 సంవత్సరములుగా కాలుతూనే ఉన్నది. నిజంగా జరిగితే ఈ జగత్తు ఒక్క క్షణమైనా ఉన్నది అవగలదు. స్వప్నదృష్టం చయద్వస్తు జాగరే చేజగద్భవః నదివేగో నిశ్చలశ్చేత్కేనాపిదం భవేజ్జగత్. 88 స్వప్నదృష్టం చయద్వస్తు జాగరే చేత్ జగత్ భవః నది వేగో నిశ్చలశ్చేత్ కేనాపి ఇదం జగత్ భవేత్. కలలో ఒక 2 అంతస్తుల మేడ కట్టించాను. ఇదిగో ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఆ మేడకు రంగులు వేవారిని పిలిపించి మంచి మంచి రంగులు వేయిస్తున్నాను అనునది అట్లాగే అయి ఉంటే ఎట్లాగో ఈ జగత్తు నిజంగానే ఉన్నట్లు లెక్క. వేగంగా ప్రవహించే నదీ జలము ఒక్కసారి నిశ్చలం పొందిది ఉట్ అన్నది అన్నట్లే అయితే ఏదో విధంగా జగత్తు ఉన్నదే అవుతుంది. క్షుధితస్యాగ్నిర్భోజశ్చేన్నిమిషం కల్పితం భవేత్. జాత్యంధై రత్నవిషయః సుజాతశ్చే జగత్సదా. 89 క్షుధితస్య అగ్న్యః భోజశ్చేత్ నిమిషం కల్పితం భవేత్. జాత్యంధై రత్నవిషయః సుజ్ఞానశ్చేత్ జగత్ సదా. ఒకనికి ఆకలి వేసింది. వెంటనే అగ్నిశిఖలను నమిలి మ్రింగాడు. ఆకలి తీరింది. ఇది నిజమైతే ఒక నిమిషమైనా ఈ జగత్తు ఉన్నట్లు ఒప్పుకోవచ్చేమో. ఒక పుట్టు గ్రుడ్డివాడు ఉన్నాడు. అతడు అంత దూరం నుండే ఇవి రాళ్ళివి రత్నాలు, ఇవి ఈ జాతి రత్నాలు అని చెప్పగలిగితే ఈ జగత్తు ఉన్నదనవచ్చు. నపుంసక కుమారస్య స్త్రీసుఖం చేద్భవజ్జగత్ నిర్మితః సశశృంగేణ రథశ్చేజ్జగత్స్తి తత్ 90 నపుంసక కుమారస్య స్త్రీసుఖం చేత్ భవేత్ జగత్ నిర్మితః సశశృంగేణ రథశ్చేత్ జగత్ అస్తి తత్. నపుంసకుని కుమారునికి స్త్రీ సుఖము తెలుసు పొందుచున్నాడు అని ఎవ్వరైనా అంటే ఈ జగత్తు ఉన్నదనవచ్చు. ఒక గొప్ప కమ్మరి కుందేటి కొమ్ములు ఏర్కొని వచ్చి వాటితో రథమును నిర్మిస్తున్నాడు. ఆ రథంలో మనము త్వరలో ఊరేగుదాం అన్నది నిజమే అయితే జగత్తు ఉన్నట్లు. సద్యోజాతాతు యా కన్యా భోగయోగ్యా భవే జగత్ వంధ్యా గర్భాప్తత సౌఖ్యం జాతా చేదస్త్విదం జగత్. 91 సద్యోజాతాతు యా కన్యా భోగయోగ్యా భవేత్ జగత్ వంధ్యా గర్భ ఆప్తితః సౌఖ్యం జ్ఞాతం చేత్ అస్తి ఇదం జగత్. ఇప్పుడే ఒక కన్య పుట్టింది. ఆమె ఇప్పుడే భోగించుటకు యోగ్యురాలు అయింది అన్నది అంతే అయితే అప్పుడు జగత్తు ఉన్నదని చెప్పవచ్చు. వంధ్యాపుత్రుని, గొడ్రాలి కుమారుని వలన సుఖము తెలియవచ్చుచున్నది అని అనగలిగితే జగత్తు అనబడేది నిజంగా ఉన్నట్లు. కాకో వా హంసవద్గచ్చే జగద్భవతు నిశ్చలం మహాఖరౌ వా సింహేన యుధ్యతే చే జగత్స్థితి. 92 కాకో వా హంసవత్ గచ్చేత్ జగత్ భవతు నిశ్చలం మహాఖరౌ వా సింహేన యుధ్యతే చేత్ జగత్ స్థితియః. ఒక కాకి హంసవలే నడవటము, నీటిలో ఈత కొట్టటము, ఎగరటము చేస్తోంది అనునది సంభవిస్తే అప్పుడు జగత్తు నిశ్చలంగా ఉన్నదనుకోవచ్చు. ఒక గొప్పగాడిద సింహముతో యుద్ధము చేసింది. సింహము ఓడిపోయింది అనునదే యథార్థము అయితే ఈ జగత్తు స్థితి కలిగినదే ఉన్నదనవచ్చు. మహాఖరౌ గజగతిం గతశ్చే జగత్స్తు తత్. సంపూర్ణ చంద్ర సూర్యశ్చే జగద్ధాతు స్వయం జడం 93 మహాఖరో గజగతిం గతశ్చేత్ జగదస్తు తత్ సంపూర్ణ చంద్ర సూర్యశ్చేత్ జగద్ధాతు స్వయం జడం. ఒక గాడిద గజపతి ఏనుగుల నాయక ఏనుగుతో సమానంగా హుందాగా నడుస్తూ ఉన్నది అని అనగలిగితే గాడిద నడకలో గజపతి యొక్క హుందాతనం ఉన్నది అంటే అప్పుడు ఈ జగత్తు ఉన్నదని భావించవచ్చు. ఈరోజు పౌర్ణమి కదా. ఆకాశంలో పూర్ణచంద్రుడు ఆహ్లాదంగా వెలుగుచున్నాడు. అర్ధరాత్రి అయింది. బయటకు వచ్చి నేను వచ్చి పూర్ణచంద్రుని చూస్తూ ఉన్నాను. ఇంతలో ఆ పూర్ణచంద్రుడు ఒక్కసారిగా మధ్యాహ్న సూర్యుడై తీవ్రమైన ఉష్ణకాంతులు ఉష్ణకిరణాలు ప్రసరింపజేయసాగాడు. ఆ వేడికి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చానయ్యా అని అంటే ఆతని మాటలు నమ్ముతామా? ఈ జడ జగత్తు స్వయముగా నా పట్ల వాస్తవరూపమై భాసిస్తోంది అననది అటువంటి వార్త. చంద్రసూర్యాదికౌ త్యక్త్వా రాహుశ్చే దృశ్యతే జగత్ భృష్టబీజసముత్పన్నవరుద్ధిశ్చే జగత్స్తు సత్ 94 చంద్ర సూర్యాదికౌ త్యక్త్వా రాహుశ్చేత్ దృశ్యతే జగత్ భ్రష్టబీజసముత్పన్న వృద్ధిశ్చేత్ జగత్ అస్తు తత్. చంద్రసూర్యులు కనబడకుండా రాహువు మాత్రం కనబడటం జరిగితే జగత్ దృశ్యము, దాని వలన బంధము ఉండినట్లు. పూర్తిగా కుళ్ళిపోయిన ఒక బీజము తిరిగి అంకురించి పెద్ద వృక్షము బయల్వెడలటము నిజమైతే జగత్తు జగత్ బంధము నిజము. దరిద్రో ధనికానాం చ సుఖం భుంక్తే తదా జగత్ సునా వీర్యేణ సింహస్తు జితో యది జగత్తదా 95 దరిద్రో ధనికానాం చ సుఖం జానాతి చేత్ జగత్ సునా వీర్యేణ సింహస్తు జితో యది జగత్ తదా. ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆతని దగ్గర అంతులేని ధనము ఉన్నది. ఆ ధనంతో సుఖంగా ఉన్నాడు తెలుసా అన్నది అర్ధసహితమైన వాక్యమైతే జగత్తు ఉండినట్లు. కుక్క భౌభౌ అంటూ ఉంటే సింహము భయపడి గజగజ వణుకుతోంది అననది నిజమైతే ఈ దృశ్య జగత్తు ఉండి తీర్చున్నట్లు. జ్ఞానినో హృదయం మూఢై జ్ఞాతం చేత్ కల్పనం తదా స్వానేన సాగరే పీతే నేహశేషేణ మనోభవేత్ 96 జ్ఞానినో హృదయ మూఢయః జ్ఞాతం చేత్ కల్పనం తదా స్వానేన సాగరే పీతే నిశ్శేషేణ మనోభవేత్. ఆత్మజ్ఞాని యొక్క జగద్దర్శన స్వస్వరూపానందము మూర్ఖుడగు అజ్ఞానికి అర్థమైతే ఒక కుక్క పిల్ల సముద్ర జలమంతా తాగగలిగితే అప్పుడు మనస్సు అనబడేది నిజంగా ఉన్నట్లు. శుద్ధాకాశో మనుష్యేషు పతితశ్చేత్తదా జగత్ భూమో వా పతితం వ్యోమ వ్యోమ పుష్పం సుగంధకం 97 శుద్ధాకాశే వనే జాతే చలితే తు తదా జగత్ కేవలే దర్పణే నాస్తి ప్రతిబింబం తదా జగత్ 97 శుద్ధాకాశో మనుష్యేషు పతితశ్చేత్ తదా జగత్ భూమో వా పతితం వ్యోమ వ్యోమ పుష్పం సుగంధకం 98 శుద్ధాకాశే వనే జాతే చలితే తు తదా జగత్ కేవలే దర్పణే నాస్తి ప్రతిబింబం తదా జగత్ శుద్ధమగు ఆకాశము ఎక్కడి నుండో వచ్చి ఒక మనుష్యునిపై పడిందట తెలుసా అని చెప్పే మాట ఎట్టిదో ఈ జగత్తు ఉన్నది అని అనటం అటువంటిది. ఆకాశం భూమిపై రాలిపడింది అనటము. ఆకాశంలో ఒక పుష్పము పుట్టింది. అది ఎంత సువాసనయో అని ఆకాశపుష్పం గురించి కవి వర్ణించటము. శుద్ధాకాశములో పుష్పవనము పుట్టి ఆకాశంలో సంచారాలు చేస్తోంది అని చెప్పుకోవటము ఇవన్నీ ఎటువంటివో? ఈ జగత్తు ఉన్నది, నాకు బంధనమగుచున్నది, దీని నుండి విముక్తి ఎక్కడా అని అనటం అటువంటిది. దర్పణం లేకుండానే ఎదురుగా ముఖం కనబడితే దర్పణం మిర్రర్లో నా ముఖము కనిపిస్తోంది, కనుక నా ముఖము దర్పణములో ఉన్నది అని అనగలిగితే అట్లాగే ఈ జగత్తు బాహ్యములోనో లోపలనో ఉన్నదని అనవచ్చు. అజకుక్షో జగన్నాస్తి హాత్మకుక్షో జగన్నహి. సర్వథా భేదకలనం ద్వైతాద్వైతం న విద్యతే 99. 99 అజకుక్షౌ జగత్ నాస్తి హి ఆత్మకుక్షౌ జగత్ నహి. సర్వదా భేదకలనం ద్వైతాద్వైతం న విద్యతే. ఒక మేకపొట్టలో ఈ జగత్తు ఉన్నదా? లేదు. అట్లాగే నా పొట్టలోగాని నాలోగాని ఈ అనేక భేదముల సంకల్పము ద్వైతాద్వైత వ్యవహారములతో కూడినది అగు ఈ జగత్తు లేదు. ఆత్మయందు జగత్తు లేదు. మాయాకార్యమిదం భేదమస్తి చేద్బ్రహ్మభావనం. దేహోహమితి దోహకం చేద్బ్రహ్మహమితి నిశ్చేహ 100. 100 మాయాకార్యం ఇదం భేదం. అస్తి చేత్ బ్రహ్మభావనం. దేహోహం ఇతి దోహకం చేత్ బ్రహ్మహం ఇతి నిశ్చేహ. ఇక్కడి జగత్తు అనేక భేదములతో స్వకీయ కల్పలేక మాయచేత ఒకవేళ ఉన్నదని ఎవరైనా అంటే అప్పుడు ఇదంతా బ్రహ్మము యొక్క భావన చమత్కారమే అని అనక తప్పదు. మాయాజగత్తు ఉన్నది. ఈ దేహముచే నేను పరిమితుడను, ఈ దేహమే నేను అనుభరమాత్మకమైన మూర్ఖత్వమే అన్ని అరిష్టములకు దోహకములకు మూలము అని గమనించబడుగాక, బ్రహ్మమే నేను, నేను బ్రహ్మమునే అని సునిశ్చితము చేసుకొనబడుగాక, హృదయ గ్రంథరస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం, సంశయే సమను ప్రాప్తే బ్రహ్మనిశ్చయమాశ్రయేత్ 101. 101 హృదయ గ్రంథః అస్తిత్వే ఛేదనే బ్రహ్మచక్రకం, సంశయే సమను ప్రాప్తే బ్రహ్మనిశ్చయం ఆశ్రయేత్. హృదయగ్రంథి అనగా 1 బ్రహ్మగ్రంథి ఈ జగత్తు సృష్టించబడింది, 2 విష్ణుగ్రంథి ఈ జగత్తు పరిపోషించబడుతోంది, 3 రుద్రగ్రంథి ఇది లయిస్తోంది. నేను ఎల్లప్పుడు కూడా కేవలము నిత్యానందమయము అయి ఉన్నాను కదా అనునదే సత్యాశ్రయము. ఈ జగత్తు ఎప్పుడైనా ఉన్నది అని నీకు అనిపిస్తే బ్రహ్మమునే నేను అనే విష్ణు చక్రముతో ఖండించివేయాలి. ఈ జగత్తు ఉన్నది కదా, లేదంటారేం అనే సంశయము కొనసాగటం జరుగుతూ ఉంటే ఇకప్పుడు ఇదంతా బ్రహ్మమే అను బ్రహ్మనిశ్చయము మరల మరల ఆశ్రయించటమే జగత్ దుహఖమునకు ఉపాయము. అనాత్మరూపచోరశ్చేదాత్మరత్నస్య రక్షణం. నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం 102. 102 అనాత్మరూపచోరశ్చేత్ ఆత్మరత్నస్య రక్షణం. నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం. హృదయ గృహములో అనాత్మరూపమైన ఆత్మకు నేను వేరు, నీవు వేరు, ఆ దైవము వేరు అనురూపమైన దొంగ ప్రవేశిస్తూ ఉంటే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అను బ్రహ్మవిద్యచే ఆత్మాను రత్నమును రక్షించుకోవాలి. ఏవమాది సుదృష్టాంతై సాధితం బ్రహ్మమాత్రకం. బ్రహ్మైవ సర్వభవనం భువనం నామ సంత్యజ 103. 103 ఏవం ఆది సుదృష్టాంతయః సాధితం బ్రహ్మమాత్రకం. బ్రహ్మైవ సర్వభూ భా భవనం భువనం నామ సంత్యజ. బ్రహ్మమునే అయి ఉన్నాను అను సిద్ధాంతమును చెప్పుచున్న బ్రహ్మవేత్తల దృష్టాంతములను ప్రవచనములను సంబోధనములను విచారణ చేసి సర్వము బ్రహ్మమే, కనుక నేను బ్రహ్మమునే అను అవగాహనను సునిశ్చితమును ఆరుఢము చేసుకోవాలి. ఓ నిదాఘ, ఈ లోకమంతా బ్రహ్మమే అయి ఉన్నది కదా అను అనుక్షణికమైన భావనచే భావన చేస్తూ లోకము అనే శబ్దమే వదిలివేవయ్యా. అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ. సర్వమేవ లయం యాతి సుప్తహస్తస్థ పుష్పవత్ 104. 104. అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ సర్వమేవ లయం యాతి సుప్తహస్తస్థ పుష్పవత్. ఈ సర్వము బ్రహ్మమే, నేను బ్రహ్మమును కనుక నేనే ఇదంతా అనబడు. అహం బ్రహ్మభావన సహాయముతో వ్యష్టి అభిమానముతో కూడిన అహంభావమును పరిత్యజించివేయి. దేహాహం భావనను దాటివేసి ఆత్మాహం భావనను సునిశ్చయపరచుకో. ఎప్పుడైతే బ్రహ్మాహం భావనను సదా మననము చేస్తూ ఉంటావో అప్పుడు సర్వ జగత్ భావావేశాలు తమకు తామే లయిస్తాయి. ఒకడు గుప్పెట్లో పువ్వు పెట్టుకుని పరుండగా నిద్రపట్టగానే మూసిన గుప్పెట తెరుచుకుని పుష్పము చేయిజారు. రీతిగా దేహాహం, వ్యష్టి అహం, జాత్యహం మొదలైనన్నీ జారిపోతాయి. నా దేహో న చ కర్మాణి సర్వం బ్రహ్మైవ కేవలం. నా భూతం న చ కార్యం చ న చావస్థా చతుష్టయం 105. 105. నా దేహో న చ కర్మాణి సర్వం బ్రహ్మైవ కేవలం. నా భూతం న చ కార్యం చ న చావస్థా చతుష్టయం. బ్రహ్మాహం భావన చిగురిస్తూ ఫలించుచుండగా ఇక ఈ దేహము ఉండదు, మరొక దేహము ఉండదు, దేహత్వమే మటుమాయమవుతుంది. అటుపై సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మ విశేషములన్నీ లేనివిగా అగుచున్నాయి. సర్వము కేవలము బ్రహ్మమే అయి ఉండగా అవన్నీ అవిషయాలవుతాయి. పంచభూతములు, వాటివాటి కార్యములు, జాగ్రత్ స్వప్న సుషుప్తి తుర్యములను బడే అవస్థాచతుష్టయము కూడా లేనివే అగుచున్నాయి. లక్షణత్రయ విజ్ఞానం సర్వం బ్రహ్మైవ కేవలం. సర్వవ్యాపారముత్సరుజ్యహ్యహం బ్రహ్మేతి భావయ 106. 106. లక్షణత్రయ విజ్ఞానం సర్వం బ్రహ్మైవ కేవలం. సర్వవ్యాపారం ఉత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ. సత్వరజోతమో లక్షణత్రయమంతా కూడా వాటి వాటి విజ్ఞాన విశేషాలతో సహా సర్వము కేవలము బ్రహ్మమే. కనుక సర్వ ఇంద్రియ వ్యాపారములు, తత్సాధనలు వదిలివేసి నేనే బ్రహ్మమును అను ఆత్యంతికమగు భావనను నిర్వర్తిస్తూ ఉండండి. పరమోద్దేశ్యమును వదలకయే ఉండండి. అహం బ్రహ్మ న సందేహోహ్యహం బ్రహ్మ చిదాత్మకం. సచ్చిదానందమాత్రోహమితి నిశ్చిత్య తత్యేజ 107. 107. అహం బ్రహ్మ న సందేహోహి అహం బ్రహ్మ చిదాత్మకం సచ్చిదానందమాత్రోహం ఇతి నిశ్చిత్య తత్యేజ. ఓ తత్వస్వరూప, నేనే బ్రహ్మమును సందేహమే లేదు. చిదాత్మకుడను పరబ్రహ్మమును కేవల సచ్చిత్ ఆనందమాత్రుడను ఇట్టి నిశ్చయముతో తత్వజ్ఞానివై ఉండు. క్రమంగా అట్టి నిశ్చయము చేయు ప్రయత్నమును కూడా త్యజించి అదే స్వభావసిద్ధంగా నీవై ఉండుము. సాంకరీయం మహాశాస్త్రం నా దేయం యస్య కస్యచిత్ నాస్తికాయ కృతజ్ఞాయ దుర్వృత్తాయ దురాత్మనే 108. 108. శాంకరం తు మహాస్త్రం నా దేయం యస్య కస్యచిత్ నాస్తికాయ కృతజ్ఞాయ దుర్వృత్తాయ దురాత్మనే. శ్రీ శాంకరము అని పిలువబడు ఈ తేజోబిందు పనిషత్ మహాశాస్త్రమును విరాగిత్వము, వినమ్రత్వము, గురుభక్తి, మహదాశయము ల అర్హత చూచి మాత్రమే బోధించాలి. శ్రోత యొక్క వైరాగ్యపూర్వక ఉత్తమోత్తమ సత్య ఆశయము లేకుంటే బోధించకూడదు. నాస్తికుడు, కృతజ్ఞుడు, దుష్టవృత్తి ప్రవృత్తులు కలవాడు దురాత్ముడు అగువాడు ఇందలి పరమసత్యమును విశదీకరించి బోధించటానికి అర్హుడు కాడని విజ్ఞులచే నిర్ణయించబడుచున్నది. గురుభక్తి విశుద్ధాంతకరణాయ మహాత్మనే, సమ్యక్ పరీక్ష్య దాతవ్యం మాసం షాన్మాసవత్సరం 109. 109 గురుభక్తి విశుద్ధాంతకరణాయ మహాత్మనే, సమ్యక్ పరీక్ష్య దాతవ్యం మాసం షణ్మాస వత్సరం. గురుభక్తి విశుద్ధాంతకరణము కలవాడు, మహదాసేము కలవాడు, విశ్వప్రేమ సహనశీలతోత్తమశీలము మొదలైన మహాత్ముల లక్షణములు కలవానికి తప్పక బోధించాలి. అయితే ఒక నెలయో, 3 నెలలో, 6 నెలలో, సంవత్సరమో ఆతనిని పరీక్షించి ఆతని సాధన సంపత్తిని అనుసరించి ఇది బోధించటము సముచితము. సర్వోపనిషదభ్యాసం దూరతస్త్యజ్య సాదరం. తేజోబిందుపనిషదంభ్యసెత్ సర్వదా ముదా 110. 110 సర్వోపనిషత్ అభ్యాసం దూరతః త్యజ్య సాదరం. తేజోబిందుపనిషత్ అభ్యసేత్ సర్వదా ముదా. సర్వ ఉపనిషత్ అభ్యాసములను సాదరంగా దూరంగా ఉంచి ఈ తేజోబిందుపనిషత్ను ప్రశాంతముగా ఉపాసించటము సర్వదా గొప్ప ఫలము అగుచున్నది. సకృదభ్యాసమాత్రేణ బ్రహ్మైవ భవతి స్వయం. బ్రహ్మైవ భవతి స్వయమిత్యుపనిషత్ 111 సకృత్ అభ్యాసమాత్రేణ బ్రహ్మైవ భవతి స్వయం. ఈ ఉపనిషత్ పరమార్థమున కొద్దిగా అభ్యసించినంత మాత్రము చేతనే ఆ పరిశీలించువాడు స్వయముగా బ్రహ్మమై వెలుగొందుచున్నాడు. ఇతి తేజో బిందుపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.